దదామీత్యేవ బ్రూయాదనోచైనామభుత్సదా వశాం బ్రహ్మభ్యమయాదర్భ్యస్తత్ప్రజాపదపత్యవత్ ప్రజయా సవిక్రీణీల పశుభిశ్చోపదస్యతి యాషేదేభ్యో యాచద్భ్యో దేవానాం కాన్నదిత్సతి కూరయాస్య సంశీర్యంతే శ్రోణయా కాటమర్దతి పండయా దశ్యంతే గృహా కాణయా దీయతే స్వాం విలోహితోధిష్టానాక్నో విందతిం గోపదిం తథా వశాయా సంవిద్యం దురదభ్రాహ్యోచ్యసే పదోరస్యాధిష్టానాద్రిగ్నిం దుర్నామ విందతి అనామనాత్ సంశీర్యంతే యాముఖేనోపజిఘ్రతి యో అస్యా కర్ణావాస్కునోత్యాస దేవేషు దృశ్యతే లక్ష్మగుర్వ ఇది మన్యతే కనీయః కృణుతే స్వం యదస్యా కస్మై చిద్భోగా దేవానాం కశ్చిత్ ప్రగంతతి తదః కిశోరామ్రీయంతే వత్సాంశ్చ ఘాతు కోపికాః యదస్యా గోపతౌ సత్యావో మన్వాంశో అజీహిడరే తదః కుమారామ్రీయంతే యక్ష్మో విందద్యనామనాత్ యదస్యాః పల్పోలనం శరద్దాసీ సమస్యతి తదోపరూపం జాయతే తస్మాదవ్యేష్యతేన సహ జాయమానాభిజాయతే దేవాన్ సబ్రాహ్మణాం వశా తస్మాత్ బ్రహ్మభ్యో దేదైషాదాహుస్మస్య గోపనం యేనాం వరివాయంతి దేనాం దేవకృతా వశా బ్రహ్మజ్ఞేయం దదబ్రవంజేనాం నిప్రిజాయతే యాషేదేభ్యో యాచద్భ్యో దేవానాం గాన్నజిత్సతి ఆసదేవేషు వృష్టతే బ్రాహ్మణానాం చ మన్యవే యో అస్యస్యాద్వాజా భోగో అన్యామిచ్ఛేత తర్హీదః హింస్తే అదత్తా పురుషం యాచితాం చ నదిత్సతి యశాశేవజిన్హీతో బ్రాహ్మణానాం తథా వశా తామేతదక్షాయంతి యస్మిన్ కస్మింశ్చ జాయతే స్వమేతదక్షాయంతి యద్వశాం బ్రాహ్మణా అభి యదేనానన్యస్మిన్ నిరీయా దేవాస్యా నిరోధనం క్షయే దేవాత్రైహాజనాదవిజ్ఞాతగదాసతి వశాం చ విద్యాన్నారదబ్రాహ్మణాస్తర్యేష్యాః యేనామవశామాహ దేవానాం నిహితం నిధిం ఉభౌ తస్మై భవా సర్వోపారిక్రమ్యేషు పశ్యతః యో అస్యావోధో న వేదాథో అస్యాస్తనానుదా ఉభయే నైవాస్మై దుఃఖే దాతుం చేదశ కద్వశా దురదభ్రైరామారయేయాచితాం చ నదిత్సతి నాస్మై కామాస్తమృధ్యంతే యామదత్వాచికీర్షయి దేవావశామయాచన్ముఖం కృత్వా బ్రాహ్మణం తేషాం సర్వేషామదధ్యేరన్యేతి మానుష హేడం పశూనాన్యేతి బ్రాహ్మణేభ్యోదద్వాజాం దేవానాం నిహితం భాగం అత్యక్షేన్నిప్రియాజతే యదన్యే శతయ్యాచేయుర్బ్రాహ్మణ గోపదిం వశా అదైనాం దేవాబ్రువన్నేవం హ విదుషో వశా యదేవం విదుషే దత్వారాన్యేభ్యో దత్వశా దుర్గా తస్మాదిష్ఠానే పృథివీ సహ దేవతా దేవావశామయాచన్యస్మిన్నగ్రే అజాయ తామేతామ్యన్యాన్నారదస్తః దేవీయుదాయ అనపత్యమల్పవశుం వశాగ్రేణో దిపోరుషం బ్రాహ్మణైశ్చ యాచితామయైరాన్నిప్రియాయతే అగ్నిశోమాభ్యాం కామాయ విక్రాయ వరుణాయ చ ఏభ్యో యాచంతి బ్రాహ్మణాస్తేష్వామిశ్చ తే దదత్ యావదస్యా గోపతిర్నోపదృశస్వయం క్షయేదస్యా దోషణాస్య శ్రుత్వా గృహే వసేత్ యోస్యాది ఉపశ్రుత్యాథ గోష్పదీచరత్ ఆయుశ్చేతస్య భూతిం చ దేవావృష్టంతి హీరితాః వశాజరం చేయబహుధా దేవానాం నిహితోనిః ఆవిష్ణేనుష్పరూపాణి యదాస్థామజిఘాంసతి ఆవిరాత్మానం కృణుతే యదాస్థామజిఘాంసతి అథో బ్రహ్మభ్యో వశాజాంచాయ కృణుతే మనః మనసా సంకల్పయర్దేవామపి గచ్చతి తతోహ బ్రహ్మాణో వశామోపప్రయంతి ఆసీతం స్వసాకారేణ పితృభ్యో యజ్ఞేన దేవతాభ్యః దానేన రాజన్యో వశాయా మాతుర్హేణం న గచ్చతి వశా మాతారాజన్యస్య తథా సంభూతమగ్రశః తస్యాహురర్పణం యద్బ్రహ్మభ్యః ప్రదీయతే యథాజ్యం ప్రగృహీతమాలుంబేచ్ఛుజో అగ్నే ఏవాహ బ్రహ్మభ్యో వశామగ్నే ఆవృష్టతే దదత్ పురోడాశ వత్సా సుదుఃఖాః లోకే స్మ ఉపతిష్ఠతి సాస్మి సర్వాన్ కామాన్ వశా ప్రదదుషే దుషే సర్వాన్ కామాన్యమరాజ్యే వశ ప్రదదుషే దుహే అథాహుర్నారకం లోకం నిరంధానస్య యాచితాం ప్రవీయమానాచరతి క్రుద్ధ గోపాతయే వశ దేహం మామన్యమానో మృత్యోః పాశేషు బధ్యతాం యో దేహతం మన్యమానో మా చ పచతే వశ అప్యస్య పుత్రాన్ పౌత్రాంశ రాజరథే బృహస్పతిః మహదేశావతమతి చరంతి గోషు గౌరవి అథోహ గోపాతయే వశాదదుషే విషం దోహే ప్రియం పశూనాం భవతి యద్బ్రహ్మభ్యః ప్రదీయతే అథో వశాజాస్తత్ప్రియం యద్దేవత్రామి స్యాత్ యా వశాముదయల్పయం దేవ యజ్ఞాదుదేత్య తాసాం నిత్యం భీమా ముదా కూరుత నారదః తాం దేవామీమాం సంత వశేరామశేతి తామ్రవీయం నారదేషామశానాం వశతమేతి కలియు వశానారదేస్తేచ్ఛమనుష్యజాః తాస్వా పృచ్ఛామి విద్వాంసం కస్యానాష్ణీజాత బ్రాహ్మణ విలిప్యాహస్పదేయా చూతవశావశా కస్యానాష్ణీయాద బ్రాహ్మణో యాశంసేతూత్యా నమస్తే అస్తు నారదానుష్టు విదుషే వశా ప్రతమాసాం భీమద మాయావదత్వా పరాభవేత్ విలిప్యా బృహస్పతేథో సూతవశావశా తస్యానాష్ణీయాద బ్రాహ్మణో యాశంసేదూత్యా జాతాని విలిప్తీసూతవశావశా ఆ ప్రయచ్చేద్బ్రహ్మభ్యః సోనాః ప్రస్క ప్రజాపతౌ ఏతద్వో బ్రాహ్మణాః విరితి మన్వీతరాజితః అశాంచేదేనం యాచే యుర్యా భీమదుషో గృహే దేవాశాంబరిజవదన్నో రాజీరీతాః ఏతాభిర్ఋగ్భిర్భేదం తస్మాద్వై స పరాః అభవత్ ఉదేనాం భేదో నాదరదాత్మశావింద్రేణ యాచితః తస్మాత్తం దేవాగ్రసో నిశ్చన్నహముత్తరే ఏ వశాయాదాః నాజవదంతి పరిణామినాః ఇంద్రస్య మన్యవే జాల్మా వృష్టంతే అచిత్యా ఏ గోపాదిం పరాణీయాథాహుర్మాదాయితి రుద్రస్యాస్తాంతే హేతిం పరీయంతే అచిత్యా యది హుతాన్యద్యహూతా మమాచ పచతే వశాం దేవాన్ స బ్రాహ్మణాన్ దత్వా జిహ్మో లోకాన్ నిరక్షతి శ్రమేణ తపసా సృష్టా బ్రహ్మణా విత్తర్తే శ్రుతా సత్యేనావృతా శ్రియా ప్రావృతా యశసా పరిహీవృతా స్వధయా పరిహితా శ్రద్ధయా పరియోఢా దీక్షయా గుప్తా యజ్ఞే ప్రతిష్ఠితా లోకో నిధనం బ్రహ్మపదవాయం బ్రాహ్మణోధిపతి తామానుదాహారస్య బ్రహ్మ గవీం జీనతో బ్రాహ్మణం క్షత్రియస్య అవగ్రామతి సోనుదావీర్యా పుణ్యా లక్ష్మీ ఓజశ్చ తేజశ్చ సహశ్చ బలం చ వాక్యేంద్రియం చ శీశ్చ ధర్మశ్చ బ్రహ్మ చ క్షత్రం చ రాష్ట్రం చ విశశ్చ ద్విషశ్చ యశశ్చ వజ్రశ్చ ద్రవీణం చ ఆయుశ్చ రూపం చ నామ చ కీర్తిశ్చ ప్రాణశ్చ పానశ్చ చక్షుశ్చ శ్రోత్రం చ పయశ్చ రసంచాన్నం చాన్నాద్యం ఛత్రం చ సత్యం చేష్టం చ పూర్తం చ ప్రజా చ పశవశ్చ తాని సర్వాణ్యపక్రామంతి బ్రహ్మ గవీ మాతరారస్య చిరతో బ్రాహ్మణం క్షత్రియస్య శైషా భీమా బ్రహ్మ గవ్యాషా సాక్షాత్కృత్యాగోర్వ్రజమావృత సర్వాణ్యస్యాం ఘోరాణి సర్వే చ మృత్యవాః సర్వాణ్యస్యాం ఘోరాణి సర్వే పురుషవధాః సా బ్రహ్మజ్ఞం దేవ బీజం బ్రహ్మ గవ్యాః ధీయమానా మృత్యోః పద్మింశాద్యది మే నిశ్శతవధారిత బ్రహ్మజ్ఞస్య క్షితిర్హితా తస్మాద్వై బ్రాహ్మణానాం గౌర్ధురాధర్షా విజానత పచ్చోధావంతి వైశ్వానరౌదీరా హేతిశ్శఫారుచ్ఛిదంతి మహాదేవో ఉపేక్షమాణా క్షురపవిరీక్షమాణా వాశ్యమానాభిస్ఫూర్జరి ప్రత్యర్హిణ్యో దేవః పుచ్చం పర్యస్యాన్ని సర్వజ్ఞానిః కర్ణో వై వర్జయంతి రాజలక్ష్మో విహంతి మేరుద్యమానాశీర్షక్తిర్దుగ్ధా శ్రేణిరుపతిష్టంతి యోధః పరాహృష్ట ముఖేమానా అగవీషాధిపతంధిమోధిపతి అనుగచ్చంతి ప్రాణానుపదాశయతి బ్రహ్మ గవే బ్రహ్మజ్ఞస్య వైరం విగత్యమానా పౌత్రాద్యం విభాజ్యమానా దేవహేతుర్హీయమానా పాప్మాధీయమానా పారుష్యమధీయమానా విషం ప్రయస్యంతి తగ్మా ప్రయస్త అగం పచ్యమానా దుష్ప్రియం పక్వా మూలవర్హణే పర్యా క్రియమాణాక్షితిః పర్యాయత అసంజ్ఞాగంధేన సుగద్ధిజమానా శీర్యముద్రేత అభూదివ క్రియమాణా పరాభూదివృత సర్వక్రుద్ధః పిష్యమానా శిమీదాపిషిరా అవర్ధిరశ్యమానా నిరతిరశిరా అహితాలోకాంక్షీరత్తి బ్రహ్మ గవే బ్రహ్మజ్జమస్మాచ్చాపుష్మాచ్చ కస్యాహననం కృత్యా మే నిరాశసనం వదగలోబద్ధం అశ్వగదా పరిన్వదా అగ్నిక్రవ్యాద్భూత్వా బ్రహ్మ గవే బ్రహ్మజ్జం ప్రవిశ్యాత్తి సర్వాస్యాంగా పర్వా మూలాని వృష్టతి చిరత్యస్య విర్బంధువాభావయతి మాతృబంధు వివాహాంగ్రాతేన్ సర్వాన్ విక్షాపయతి బ్రహ్మ గవే బ్రహ్మజ్ఞస్య క్షత్రియేణానోదీయమానా అవాస్తు మే నమస్వ గమ ప్రజసంగరోత్యపరాజనో భవతి క్షీయతే యేవం విదుషో బ్రాహ్మణస్య క్షత్రియో గామాదత్తే క్షిప్రం వేతస్యాహన వేగృద్ధ్రాః కురవతైరవం క్షిప్రం వేతస్యాదహనం పరినృత్యంతి కేశినీరాఘ్రాణా పాణినోరధికుర్వాణా పాపమైరవం క్షిప్రం వేతస్యవాస్తు శుభృగాః కురవతైరవం క్షిప్రం వేతస్య పృచ్ఛంతి యత్ర దాసీర్నుదః దిది ఛింద్యా ఛింది ప్రచ్ఛిందేక్షాపయక్షాపయ ఆదరానాంగిరసి బ్రహ్మజ్ఞముపదాశయ వైశ్వదేవీశోచసే కృత్యాగోర్భజమావృత ఓరంతి బ్రహ్మణో వజ్రాః క్షురపరమృత్యుర్భూత్వావిధావత్వాన్ ఆసేనతాం వచ్చ ఇష్టం పూర్తం చాశిషాః ఆదాయ గీతం గీతాయ లోకే ఏమస్మిన్ పరిచ్ఛతి అగ్నే వదవేర్భవ బ్రాహ్మణస్యాభిజస్య మేనిశ్రవ్యాభవాఘాతగణేషాభవ అగ్నే ప్రహిరోజయం బ్రహ్మజ్ఞస్య కృతాగసో దేవ బీజోరారాధతాః ప్రయా ప్రమూర్ణమృదితాగ్నిర్వహతు దుష్టితం పృష్ట ప్రవష్ట సంవృష్ట ప్రదహ సందహ బ్రహ్మజ్ఞం దేవ్యగ్నిమూలానుసందహ యథాయాద్యమసాధనాత్ పావలోకాన్వరావతాః ఏవాత్తం దేవ్యగ్నే బ్రహ్మజ్ఞస్య కృతాగసో దేవ బీజోరారాధతాః వజ్రేణ శతవర్వణా తీక్ష్ణేన క్షురభృష్టినా ప్రస్కంధాన్ ప్రశిరోజి లోమాన్యస్య సంచింభిత్వచవస్య వివేష్టన మాంసాన్యస్య శాతరస్నాన్యస్య సంవృహ అస్థేన్యస్య పీడనమజ్జానమస్య నిర్గ్రహి సర్వాస్యాంగాపర్వాణి విశ్రధన అగ్నిరేణం కవ్యాత్రే దివ్యానోదతావోజతు వాయురంతరిక్షాన్ మహతో వాయుమ్నః సూర్యేనం దివః ప్రణోదతాన్యోషతు. ఓం ఇది ద్వాదశం కాండం సమాప్తం. అథ త్రయోదశం కాండం. ఓం ఉదేహీ మాలిన్యో అప్సా ఆంతరిదం రాష్ట్రం ప్రవీయోహీతో విశ్వమిదం జానసత్వా రాష్ట్రాయ సువృతం విభర్తో ఉద్వాజాగన్యో అప్సా ఆంతర్విశారోహత్వద్యోనజోజా సోమం దానోపవోష దీర్ఘాశ్చతుష్పదోద్విపదావేశ దేహ యూజముగ్రవరుత వృష్ణిమాతర ఇంద్రేణ యుజా ప్రమేణీత శత్రోన్ ఆవోరోహీత శృణవత్సుదానవస్త్రిషప్తాసో మరుత స్వాదు సంబుదః రుహోరోహరోహీత ఆరురోహగద్భోజనీరాంజనుషాముపస్థం తాభిః సంరబ్ధమంద విందన్ షడుర్వేర్గాతుం ప్రపశ్యన్ ఇహ రాష్ట్రమాహాః ఆతే రాష్ట్రమిహరోహీతోహేద్యాస్థన్మృధోభయంతే అభూత్ తస్మై దేవ్యా పృథివీరేవతేభిర్కామం దుహాసామిహ చక్వరీభిః రోహీతోద్యా పృథివీ జానతత్రదంతం పరమేష్ఠీరతాన తత్ర శిష్టిజేజేక పాదో దృంహద్యా పృథివీవలేన రోహీతోద్యా పృథివీ అదృంహత్తేన స్వస్థభితం తేన నాగాః ఏనాంతరిక్షం విమీతారజాం శితేన దేవామృతమన్వవిందన్ విరోహీతోమృషద్విశ్వరూపం సమాకుర్వాణ ప్రరుహోరుహశ్చ దివం రోడ్భావహతామహ్యం నాసంతే రాష్ట్రవరక్తుపజసాకృతేన యాస్తే రుహప్రయోజాస్త ఆరుహోజాభీరావృణాధిమంతరిక్షం తాసాం బ్రహ్మణాపయసా వృధానో విశిరాష్ట్రే జాహీరోహీతస్య యాస్తే విజత్తవరాతం లఘోవర్వత్సంగాయత్రీమనురాయాగోః తాస్త్వావీశంతు మనసా శివేన సంమాతా వత్సో అభ్యేతురోహీతః ఊర్ధ్వరోహీతో అధినాకే అస్థాద్విశ్వాః రూపాణి జనయన్యువాః కవిః దిగ్మేణాగ్నిర్జ్యోతిషా విభాతి తృతీరే చక్రేణ జలసి ప్రియాణి సహస్రశృంగో వృషభో జాతవేదాహృతా భూతః స్తోమ పృష్ఠ సువీరాః మాసీన్నాథితో నేత్వా జహారి గోపోషం చ మే వీరపోషం చ దేహి రోహీతో జలితాముఖం రోహీతాయ వాచా శ్రోత్రేణ మనసా జుహోమి. రోహీతం దేవాయంతి సుమనస్య మహాస్తమారోహై సామిత్రీరోహయతో. రోహీతో యజ్ఞం యదధాద్విశ్వకర్మణే తస్మాత్ తేజాం శుభమేవామ్యాగోః. భోజేయంతే నాభిర్భువనస్యాధిమజ్మని ఆత్వారోహమిరత్యోదపంక్తిరాగవపచ్చదాజాతవేన ఆత్వారోహోష్ణ్యాక్షరోపషట్కార ఆత్వారోహోహీతోనేతరదాసః. అయం వస్తే గర్భం పృథివ్యాదివం వస్తేరమంతరిక్షం. అయం నగ్నస్య విష్టవిశ్వల్లోకాన్యానజే. వాచస్పదే పృథివీన శ్యోనా శ్యోనాయోనిష్టల్పాన సుషేవా. ఏవ ప్రాణస్తఖ్యేనోస్తురంద్వా పరమేష్ఠిన్ పరియగ్నిరాయుషా వర్జసా దధాతు. వాచస్పదరితమః పంచజేనో వైశ్వకర్మణా పరియేషం బభూవ. ఇహైవ ప్రాణస్తఖ్యేనో అస్తుతంత్వా పరమేష్ఠిన్ పరిలోహితాయుషా వర్జసా దధాతు. వాచస్పదే సౌమనసం మనశ్చ గోష్ఠే నోగాదనరేషోనిధ ప్రజా. ఇహైవ ప్రాణస్తఖ్యేనో అస్తుతంత్వా పరమేష్ఠిన్ పరియహమాయుషా వర్జసా దధామి. పరిద్వాధాత్ సవితా దేవో అగ్నిర్వచ్చసా మిత్రావరుణామభిత్వా. సర్వారాదేర వక్రామన్నే హీనం నాష్టమకరస్తోమృతావత్. యంత్వా బృహదే రథే కృష్ణిర్వహతి రోహిత శుభాయాశిరణం నరః. అనువృతా రోహిణీ రోహితస్య సూర్యః సువర్ణాః బృహతి సువర్చాః. తయా వాజాన్ విశ్వరూపాంజయమతయా విశ్వాస్మృతనామిష్యామ. ఇదం సదో రోహిణీ రోహితస్యాసోగంథా పృషతి జేన జాతి. తాంగర్వా కశ్యపా ఉన్నయంతి తాం రక్షంతి కవచా ప్రమాదం. సూర్యశ్వాహరయ్యేతుమంతస్తరాహంతసునామృతం. ఘృత పాపారోహితో భ్రాజమానో దివం దేవ ప్రియతి మామివేశ. యో రోహితో వృషభస్తిగ్మసింగః పరియజ్ఞిం పరిసూర్యం భూవ. యో విష్టభ్రాది పృథివీం దివం చ తస్మాద్ దేవాధిదృష్టే సృజంతే. రోహితో దివమారోహన్మహతః పరియన్నవాత్. సర్వారోహరోహితో రుహాః. దివీష్వయస్పతిం ఘృతాజీహిం దేవానాం ధేదురనపస్పృగేష. ఇంద్రస్వామం విభదు క్షేమోస్తగ్నిప్రస్తౌ విభుధానుదస్వ. సమిద్ధో అగ్నిస్స విధానో ఘృతవృద్ధో ఘృతాహూతః. అదేషాడ్విష్పాషాడగ్నిస్సపత్నాన్నేమ. హంతే నాన్ ప్రదహత్పరిలోనం ప్రదమ్యతి. ప్రవ్యాదాగ్నినా వయం సపత్నాం ప్రదహామహి. అవాజీనానవజీంద్రపజేణ బాహుమాన్. అధా సపత్నాన్ మామకానగ్నేస్తేజోభిరాదీ. అగ్నే సపత్నానధరాన్ పాదయాస్మద్యజాతముత్తిపాహానం బృహస్పతే. ఇంద్రాగ్నిమిత్రావరుణావధారే పద్యంతామప్రతిమన్యోజమానాః. ఉద్యంస్తం దేవసూర్యసపత్నానవమేజహి. అవీణానస్మనాజహితేజంతధర్మంతవాః. వత్సో విరాజో వృషభోమతీనామారోహశుక్రపుష్ఠోంతరిక్షం. గజేనార్కమభ్యర్చంతి వత్సం బ్రహ్మ సంతం బ్రహ్మణావర్ధయంతి. దివం చ రోహ పృథివీం చ రోహ రాష్ట్రం చ రోహ ద్రవీణం చ రోహ. ప్రజాం చ రోహ అమృతం చ రోహ రోహితేన తంగాం సంస్పృశస్వ. దేవారాష్టవృతో హితో యంతి సూర్యం. తైష్టే రోహిత సంవిధానో రాష్ట్రం దధాతు సుమనస్య మానః. ఉత్వాయజ్ఞా బ్రహ్మపూరావహన్యర్థగతో హరయస్తావహంతి. తిరస్త ముద్రమతి రోజసేన్మహవన్. రోహితేద్యా పృథివీ అధిశ్రుదేవ సుజితి భోజితి సంధనాజితి సహస్రం యస్తేజనీమాది సప్త చ గోచేయం తేనాభిర్భువనశ్చాధీమద్మని యశాయాసి ప్రతిశోదిశ్చ యశా పశూనామృతదర్శనీనా యశా పృథివ్యా అదిత్యా ఉపస్థేహం భూయాశం సవితేవ చారోః అముద్ర సన్నిహరేత్యేత సంస్థాని పశ్యసి గిరః పశ్యంతి రోచనం దివిశోర్యం విపశ్చితం దేవో దేవాన్మర్చయస్యంతశ్చరస్యన్నవే సమానమగ్నిమిందతేతం వేదః కవయః పరే వవః పరేణ పరేణావరేణ పదావత్సం బిభ్రతి గౌరుదస్థాత్ సా గద్రీయేయం శరణమనాహాగాత్మస్మిత్సోదేనహిజోతే అస్మిమ్ ఏకపదీ ద్విపదీ సా చతుష్పద్యష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా భువనస్య పంక్తిస్తస్యాః సముద్రాధివిక్షరంతి ఆరోహన్యామృత ప్రాణమేవ చాః ఉత్పాయజ్ఞా బ్రహ్మభూతా వహంత్యర్థజతో హరయస్తావహంతి వేదయత్తే అమర్త్యయత్త ఆక్రమణం దివి యత్తే సదస్థం వరమే వ్యోమన్ సూర్యోద్యాం సూర్య పృథివీం సూర్యాపోది పశ్యతి సూర్యో భూతస్యేకం చక్షురారోహ ఇవం మహీ ఉర్వీరాసం పరిధయో వేదిర్భూమీరకల్పత తత్రైతావగ్నే ఆధత్త ఇమం ఘంసం రోహీత ఇమం ఘంసం చాధాయ యోపాహం కృత్వా పర్వతాన్ వర్షాజ్యాగ్నీ జాతే రోహితస్య సర్విదాః సర్విదో రోహితస్య బ్రహ్మణాగ్నిః సమిధ్యతే తస్మాద్ధిమస్తస్మాద్యజ్ఞో జాయత బ్రహ్మణాగ్నేవృధానౌ బ్రహ్మవృద్ధౌ బ్రహ్మాహుతౌ బ్రహ్మేర్ధావగ్నీ జాతే రోహితస్య సర్విదాః సత్యే అన్యః సమాహితోప్స్వాన్నస్సమిధ్యతే బ్రహ్మేర్ధావగ్నీ జాతే రోహితస్య స్మర్మిదాః యం వాతః పరిశుంభతి జంబేంద్రో బ్రహ్మణస్పతిః బ్రహ్మేర్ధావగ్నీ జాతే రోహితస్య స్మర్మిదాః వేదిం భూమిం కల్పయిత్వా దివం కృత్వా దక్షిణాం ఘంసం నరగ్నిం కృత్వా చకార విశ్వమాత్మన్ మత్పరిధేణాజ్ఞేన రోహితః వర్షమాజ్ఞం ఘంసో అగ్నిర్వేదిర్భూమీరకల్పత తత్రైతాన్ పర్వతానగ్నిర్గేర్భిరోద్ధ్వాం అకల్పయత్ గేర్భిరోద్ధ్వాం కల్పయిత్వా రోహితో భూమీమబ్రవీర్ త్వదీయం సర్వం జాయతాన్యద్భూతం యచ్చ భావ్యం స యజ్ఞ ప్రథమో భూతో భవ్యో అజాయత తస్మాద్ధ యజ్ఞ ఇదం సర్వం యత్కించేదం విరోచతే రోహితేన ఇణామృతం యశ్చగాం పదా స్ఫురతిం ప్రత్యం సూర్యం చ మేహతి తస్య విశ్చామితే మూలం నఛాయాంగరోపరం యో మాభిచ్ఛాయమత్యేమాం చాగ్నిం చాంతరా తస్య విశ్చామితే మూలం నఛాయాంగరోపరం యో అత్యదేవ సూర్యత్వాం చ మాం చాంతరాయతి నష్టభ్యం నస్మిన్ శమలం నిజానేతమిద్మహే మహాప్రగావతో వయం మా యజ్ఞాయింద్రసోమినాః పాంతస్తున్నరాహతయ యో యజ్ఞస్య ప్రసాదనస్తంతుర్దేవేష్పాతదః తమాహూతమజీవిమహి ఉదస్య కేతవో దివి శుక్రాభ్రాజం తదీరత్ ఆదిత్యస్య నచక్షసో మహివ్రతస్య మేధుషాః దిశాం ప్రజ్ఞానం స్మరయంతమక్షిరా సుమక్షమాశం పతయంతమన్నరవే తమామే సూర్యం భువనస్య గోపాయో అశ్మిభర్దిశ ఆభాసి సర్వాః యత్వాన్ ప్రత్యం స్వదయాజా శిశీభం నానా రూపే హరి మాయయాః కదాదిత్యమైతత్తే మహేశ్వరో యదేకో విశ్వం పరిపూర జాయసే వివక్షితం హరిం భ్రాజమానం వహంతి జం హరిత సప్తవర్ణీః స్తుతాజ్యమత్రిర్దివేమం నిదారతంతా పశ్యంతి పరిజాంత మాజిం మాత్వాలభం పరిజాంత మాజిం సత్తి దుర్గాదిజాగిశీభం దివం చ సూర్య పృథివీం చ దేవీమహోరాత్రే విమిమానోయదేహి స్వస్తితే సూర్య కరదేరథారయేనో భామం నౌ పరిజాసి సద్యః యంతే వహంతి హరితో బహిష్టా శతమశ్వాయ దేవా సప్తవర్ణీః సుఖం సూర్యరథమం సుమంతం శోనం సుమన్నే మధితిష్ఠవాజినం యంతే వహంతి హరితో బహిష్టా శతమశ్వాయ దేవా సప్తవర్ణీః సప్త సూర్యో హరితో జాత మేరథే హిరణ్యత్వచో బృహదీరయుక్త అమో శుక్రోజన పరస్తాధిధూయ దేవస్తమోదివమారోహత ఉత్కేతునా బృహత దేవాగన్నవా వృత్తమోభిజ్యోతిరశ్రైర దివ్యస్సు వర్ణస్వీరో వ్యక్షదీర పుత్రో భువనాని విశ్వా ఉద్యన్నస్మీనాదే విశ్వా రూపాణి పుష్యసి ఉపాస ముంద్రో క్రతూ నాభిభాది సర్వాన్ లోకాన్ పరిభూర్భాజమాన పూర్వా పరం చరతో మాయేతో శిశో క్రీడంతో పరిజాతోర్ణవం విశ్వాన్యో భువనా విచష్టే హైరణ్యైరణ్యం హరితో వహంతి దివిత్వాత్రిధారయన్ సూర్యామాసాయ కర్తవే స్వయేషిసుతస్తవన్ విశ్వా భూతావజాకర్షత్ ఉభావంతో సమర్షసి వత్స సంమాతరామివ నన్వే ఏదరిత పురా బ్రహ్మ దేవ అమీరేతు యత్స మంద్రమనుశ్రుతం తత్శ్రీషాసతి సూర్యా అర్ధ్వాస్యవితతో మహాన్ పూర్వశ్చాపరశ్చరః తం సమాప్నోతి జ్యోతిభిస్తతో నాపచికిత్సతి తేనామృతశ్చ భక్ష్యం దేవానాం నావరుంధతే ఉదృత్యం జాతవేరసం దేవం వ్రహంతి కేతవాః ద్విషే విశ్వాయ సూర్యం అపత్యేతాయవో యథా నక్షత్రాయం చక్షుభిః శూరాయ విశ్వచక్షతే అదృష్టన్నస్య కేతవో విరశ్మయో జనామ్నజో బ్రాజంతో అగ్నజో యథా తరణ విశ్వదర్శనోజ్జో దృష్టదర్శనోర్య విశ్వమాభాసి లోచన ప్రత్యంగేవానాం విశ ప్రత్యంగుదే శిమానోషీ ప్రత్యం విశ్వం స్వదృశే ఏనాపావకచక్షురణ్యంతం జనామరం సంవరుణ పశ్యతి విద్యామే శీరస్మృత్వాగ్నిమానోక్తుభిః పశ్యన్ జన్మాని సూర్య సప్తత్వా హరితోరథే వహంతి దేవ సూర్య శోచిష్కేశం విచక్షణం అయుక్త సప్తశుంధ్యు వర్షోరథస్య నత్యా నాభేయాది స్వయుక్తిభిః రోహితో దివరోహర్తపరసాదపస్వీ సయో నిమైతి సూజాయతే పునస్తదేవానామధీపజర్మభూవ యో విశ్వజర్షణి ఋత విశ్వతోముఖో యో విశ్వతస్పాణి ఋత విశ్వతస్పృశ సంబాహుభ్యాం భరతి సంవదత్రయేభ్యా పృథివీ జనయం దేవరేకాః ఏకపాద్యుపరతో భూయో విచక్రమే ద్విపాత్రిపాదమభ్యేది పశ్చాత్ దివాభ్యషపరతో భూయో విచక్రమేకేకపదస్తంగా సమాదత అతంద్రోజాస్తం హరితో జాస్తాత్రే రూపే కృణుతే రోచమాన కేతుమానుద్యన్ సహమానోరజాంసి విశ్వాదిత్య ప్రవతో విభాసి మన్మహాసిదోర్జపడాదిత్య మహాంసి మహాంస్తే మహతో మహిమాత్మహాదిత్య మహాంసి రోచసే దివి రోచసే అంతరిక్షే పతంగ పృథివ్యాం రోచసే రోచసే అప్సాంత ఉపాస ముంద్రోరుచ్చావ్యాహిర దేవో దేవాసి మహిష సజ్జిత అర్వాన్ పరస్తాత్రయతో వ్యర్థాసుర్వి పశ్చిత్ పదయన్ పతంగ విష్ణుర్విచిత్త శవసాధిష్టం ప్రకేతునాః సహదేవిం ప్రామేజయత్ క్షిత్రశ్చేకిత్వాన్మహిషస్సు పర్ణాః రోచనం రోదసి అంతరిక్షం అహోరాత్రే పరిశూర్యం వసానే ప్రాస్య విశ్వాదిరతో వీర్యాణి తిగ్మా విభ్రాజం తన్వాంశిజానోరంగేవాస ప్రవతోరణాః జ్యోతిష్మాన్ పక్షేమ హిరోవ యోధా విశ్వాస్థాద్వరిధః కల్పమానః చిత్రం దేవానాం కేతురనేకం జ్యోతిష్మాన్ ప్రదిశ సూర్య ఉద్యన్ దివాకరోతి దుమ్నేస్తమాంసి విశ్వాదాయేద్వైతాని శుక్ర చిత్రం దేవానాముదకాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాప్యావాహ పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుటశ్చ ఉచ్చావదంత వరుణం సోపర్ణం మధ్యే శివస్తరణిం భాజమానం పశ్యామత్తా సవితారయ్య బాహురజస్తం జ్యోతిర్యదవిందనదగ్నేః దివస్పృష్ఠే భావమానం సువర్ణమదిత్యా పుత్రం నాథగాః ఉపయామిధీతః శరస్సూర్య ప్రదీరదీర్ఘమాయుర్మారీరామసుమదోదేశ్చామ సహస్రాణ్యం యజతామస్య భక్షోహరేహరస్య పతత స్వర్గం స దేవాన్ సర్వానరస్య పదద్య సంపశ్యం యాతి భువనాని విశ్వాః రోహితః కాలో అభవద్రోహితోగ్రే ప్రజాపతిః రోహితో యజ్ఞానాం ముఖం రోహిత స్వారాభరత్ రోహితో లోకాభద్రోహితోచ్చరవద్దివం రోహితో రశ్మిభిర్భూమిం సముద్రమనుసంచరత్ సర్వాదిహ సమాచరద్రోహితోధీపతిర్దివః దివం సముద్రమాద్భూమిం సర్వం భూతం విరక్షతి ఆరోహన్ శుక్రో గృహీరనందోద్వేణోపేకృణుతే రోచమానః చిత్రశ్చేకిత్వాన్మహిషో మాతమాయాయావరతో లోకానభియద్విభాతి అభ్యాన్యదేతి పర్యన్యదస్య దేహోరాత్రాభ్యాన్మహిషః కల్పమానః సూర్యం వజం రజసి క్షియంతం గాతుమిదం భవామహే నాధమానాః పృథివీ ప్రోమహిషో నాధమానస్య గాతురలబ్ధచక్షుః పరివిశ్వం నభూవ విశ్వం సంపశ్యన్ సువిదత్రో యజత్ర ఇదం శృణోయదహం బ్రవీమి పర్యస్య మహిమా పృథివీం సముద్రం జ్యోతిషా విభ్రాజన్ పరిద్యామంతరిక్షం సర్వం సంపశ్యన్ సువిదత్రో యజత్ర ఇదం శృణోయదహం బ్రవీమి అవోధ్యగ్నిః సమిధా జనానాం ప్రతిధేనుమే భాజతి ముషాధం యహ్వాయేవ ప్రభయామృద్ధిహారా ప్రభానవాస్య స్రదేలాగమచ్ఛా